పాం ద్వా ఏమన్ ఏమన్ సాధయామి సాధయామ్యపాం పాం ద్వా తోద్మన్ తోద్మన్ సాధయామి సాధయామ్యపాం అపాం ద్వా తాభస్మన్ భస్మన్ సాధయామి సాధయామ్యపాం అపాం ద్వా జ్యోతిషి జ్యోతిషి సాధయామి సాధయామ్యపాం అపాం ద్వా త్వాయనే అయనే సాధయామి సాధయామ్యన్నరే అన్నరే సదనే సదనే సీద సీద సముద్రే సముద్రే సదనే సదనే సీద సీద సలిలే సలిలే సదనే సదనే సీద సీదాపాం అపాంక్షయే క్షయే సీద సీదాపాం అపాం సధిషి సధిషి సీద సీదాపాం అపాం త్వా త్వా సదనే సదనే సాధయామి సాధయామ్యపాం అపాం త్వా సధస్థే సధస్థే సాధయామి సధస్థైవ సధాస్థే సాధయామ్యపాం అపాం త్వా పురీషే పురీషే సాధయామి సాధయామ్యపాం అపాం త్వా యోనౌ యోనౌ సాధయామి సాధయామ్యపాం అపాం త్వా పాథసి పాథసి సాధయామి సాధయామి గాయత్రీ గాయత్రీ ఛంద ఛందస్తిష్టప్ తిష్టప్ ఛంద ఛందో జగతి జగతి ఛంద ఛందో నష్టప్ అనుష్టుప్ ఛంద అనుష్టుపిత్యనోస్తుప్ ఛందః పంక్తి పంక్తిశ్చంద ఛంద ఇది ఛంద అయం పుర పురో భువ భువస్త ప్రాణ ప్రాణో భోవాయన ప్రాణ ఇది ప్రాణ భోవాయనో వసంత వసంత ప్రాణాయన ప్రాణాయనో గాయత్రీ గాయత్రీ వాసంతీ వాసంతీ గాయత్రియై గాయత్రియై గాయత్రం గాయత్రం గాయత్రాత్ గాయత్రాదు పాగుంశో ఉపాగుంశులు పాగుంశో ఉపాగుంశులిత్యుప అగుంశో ఉపాగుంశో త్రివృత్ ఉపాగుంశోత్యుప అగుంశో త్రివృత్ త్రివజితి ప్రియవృత్ త్రివృతో రథంతరం త్రివృతజితి ప్రియవృత రథంతరం రథంతరాత్ రథంతరమితి రథంతరం రథంతరాద్ వసిష్ట రథంతరాది రథంతరాత్ వసిష్ట ఋషి ఋషి ప్రజాపతి గృహీతయా ప్రజాపతి గృహీతయాత్మయా ప్రజాపతి గృహీతయేతి ప్రజాపతి గృహీతయా తయా ప్రాణం ప్రాణం గృహామి ప్రాణమితి ప్రాణం గృహామి ప్రజాభ్య ప్రజాభ్యోజం ప్రజాభ్యై ప్రజాభ్య అయందక్షిణా దక్షిణా విశ్వకర్మా విశ్వకర్మా తశ్వకర్మేది విశ్వకర్మా తస్ మన మనో వైశ్వకర్మణం వైశ్వకర్మణం గ్రీష్మ వైశ్వకర్మణమితి వైశ్వకర్మణం గ్రీష్మో మానస మానసస్తిష్టత్ తిష్టగ్రైష్మీ రైష్మీ త్రిష్టుభ త్రిష్టుభ ఐడం ఐడమైడాత్ ఐడాదంతర్యామ అంతర్యామో అంతర్యామాత్ అంతర్యామ్యంతయామ అంతర్యామాత్ పంచదశ అంతర్యామాదిత్యంతయామాత్ పంచదశ పంచదశాత్ పంచదశ ఇది పంచదశ పంచదశాద్ బృహత్ పంచదశాది పంచదశాత్ బృహద్బృహత బృహతో భరద్వాజ భరద్వాజ ఋషి ఋషి ప్రజాపతి విహేతయా ప్రజాపతి విహేతయాత్మయా ప్రజాపతి విహేతయేతి ప్రజాపతి గృహేతయా మన మనో గృహామి గృహామి ప్రజాభ్య ప్రజాభ్యోయం ప్రజాభ్యై ప్రజాభ్య అయం పశ్చాత్ పశ్చాద్విశ్వవ్యచా విశ్వవ్యచాస్త్య విశ్వవ్యచా ఇది విశ్వావ్యచా తస్య చక్షు చక్షుర్వైశ్వవ్యచసం వైశ్వవ్యచసం వరిషామి వైశ్వవ్యచసమితి వైశ్వావ్యచసం వరిషామి చాక్షుషాణి చాక్షుషాణి జగతి జగతి వారిషి వారిషి జగత్యా జగత్యా రక్షమం రక్షమ వృక్షమాత్ రక్షమాత్ శుక్ర శుక్ర శుక్రాత్ శుక్రాత్ సప్తదశ సప్తదశ సప్తదశాత్ సప్తదశ ఇది సప్తాదశ సప్తదశాద్వైరూపం సప్తదశాది సప్తాదశాత్ వైరూపం వైరూపాత్ వైరూపాద్ విశ్వామిత్ర విశ్వామిత్ర ఋషి విశ్వామిత్ర ఇది విశ్వామిత్ర ఋషి ప్రజాపతి గృహీతయా ప్రజాపతి గృహీతయాత్మయా ప్రజాపతి గృహీతయేతి ప్రజాపతి గృహీతయా తగా చక్షు చక్షుర్గృహామి గృహామి ప్రజాభ్య ప్రజాభ్య ఇదం ప్రజాభ్య ఇది ప్రజాభ్య ఇదముత్తరాద్ ఉత్తరాత్ సువ ఉత్తరాదిద్యుతరాత్ సువస్తస్య తస్య శ్రోత్రం శ్రోత్రగం సౌవం సౌవగం శరద్ శరచ్చ్రౌత్రీ శ్రౌత్రి అనుష్టుప్ అనుష్టుప్చారదీ అనుష్టుపిత్యనోస్తుప్ శారద్యనుష్టుభ అనుష్టుభ స్వారం అనుష్టుభరిత్యనోస్తుభ స్వారగ్ స్వారాత్ స్వారాన్ మంథీ మంథీ మంథిన మంథిన ఏక విగుంశ ఏక విగుంశేక విగుంశాత్ ఏక విగుంశేక విగుంశ ఏక విగుంశాద్వైరాజం ఏక విగుంశాదిత్యేక విగుంశాత్ వైరాజం వైరాజాత్ వైరాజాజ్జమదగ్ని జమదగ్నిర్విశి విశి ప్రజాపతిగృహీతగా ప్రజాపతిగృహీతగాత్రగా ప్రజాపతిగృహీతేది ప్రజాపతిగృహీతగా తయా శ్రోత్రం శ్రోత్రం గృహాణి గృహామి ప్రజాభ్య ప్రజాభ్య ఇయమ్ ప్రజాభ్య ప్రజాభ్య ఇయముపరి ఉపరి మతి మతిస్తై తస్యైవాక్ వాంగ్మాతీ మాతీ హేమంత హేమంతో వాచ్యాయిన వాచ్యాయిన పంక్తి పంక్తిరహైమంతీ హైమంతే పంక్త్యై పంక్త్యై నిధనవద్ నిధనవన్నిధనవద నిధనవతి నిధనావద్ నిధనవత ఆగ్రయన నిధనవత ఇది నిధనావద ఆగ్రేణ ఆగ్రేణాత్ ఆగ్రేణాత్రణవత్రయస్త్రిగుంసౌ త్రణవత్రయస్త్రిగుంసౌ త్రణవత్రయస్త్రిగుంసాభ్యాం త్రణవత్రయస్త్రిగుంసా విజి త్రణవాత్రయస్త్రిగుంసౌ త్రణవత్రయస్త్రిగుంసాభ్యాగుంసాక్వరరేవతే త్రణవత్రయస్త్రిగుంసాభ్యామిది త్రణవాత్రయస్త్రిగుంసాభ్యాం సాక్వరరేవతే సాక్వరరేవతాభ్యాం సాక్వరరేవతే ఇది సాక్వరరేవతే సాక్వరరేవతాభ్యాం విశ్వకర్మా సాక్వరరేవతాభ్యామిది సాక్వరరేవతాభ్యాం విశ్వకర్మ ఋషి విశ్వకర్మేతి విశ్వకర్మ ఋషి ప్రజాపతిగృహీతగా ప్రజాపతిగృహీతగాత్మగా ప్రజాపతిగృహీతేతి ప్రజాపతిగృహీతగా ప్రజావాచం వాచం గృహామి గృహామి ప్రజాభ్య ప్రజాభ్య ప్రజాభ్య ప్రాచీ దిశా దిశాం వసంత వసంతరథూనా రథూనామగ్ని అగ్నిర్దేవత దేవత బ్రహ్మ బ్రహ్మద్రవిణం ద్రవిణం ద్రువత్ త్రివత్స్తోమ త్రిపజతి స్నేవృత్ స్తోమస్థ స ఉపంచదశవర్తని పంచదశవర్తని స్వి పంచదశవర్తనిరితి పంచదశావర్తని శ్యవిర్వజ యవిరిత్రీ అవి వయకృతం కృతమయానా అజానా పురోవాత పురోవాతో వాత పురోవాత ఇది పుర వాత పాతస్థానక స్థానక ఋషి ఋషిదక్షిణా దక్షిణాదిశాం దిశాం గ్రీష్మ గ్రీష్మ ఋతూనాం ఋతూనామింద్ర ఇంద్రో దేవత దేవత క్షత్రం క్షత్రం ద్రవిణం ద్రవిణం పంచదశ పంచదశ స్తోమ పంచదశ ఇది పంచదశ స్తోమస్థ స ఓ సప్తదశవర్తని సప్తదశవర్తనిర్ద్యుద్యవాట్ సప్తదశవర్తనిరితి సప్తదశావర్తని విత్తవాడ్వయ విత్తవాడి విద్యావాట్ అయస్త్రేత త్రేతానా అయానా దక్షిణాద్వాత దక్షిణాద్వాతో వాత దక్షిణాద్వాత ఇది దక్షిణాద్ వాత పాత సనాతన సనాతన ఋషి సనాతనరితి సనాతన ఋషి ప్రదేశీ ప్రదేశీ దిశాం దిశాం రషా రషా ఋతూనా ఋతూనా విశ్వే విశ్వే దేవా దేవాదేవత దేవత విట్ విడ్ద్రవిణం ద్రవిణకం సప్తదశ సప్తదశ స్తోమ సప్తదశ ఇది సప్తాదశ స్తోమస్థ స ఉపేకవిపుంసవర్తని ఏకవిపుంసవర్తని త్రివత్స ఏకవిపుంసవర్తని విద్యేకవిపుంసావర్తని వివత్సో వయ వివత్సరి శ్రీవత్స అజోద్వాపర ద్వాపరోజానా అజానా పశ్చాద్వాత పశ్చాద్వాతో వాత పశ్చాద్వాత ఇది పశ్చాదే వాత వాతోహభూన అహభూన ఋషి ఋషిరుదీచీ ఋదీచీ దిశాం దిశాగం శరత్ శరదూనా ఋతూనా మిత్రవరుణ మిత్రవరుణ దేవత మిత్రవరుణమితి మిత్రవరుణ దేవతపుష్టం పుష్టం ద్రవిణం ద్రవిణమేకవిపుంస ఏకవిపుంస స్తోమ ఏకవిపుంసేకాపుంస స్తోమస్థ స ఉత్రిణవవర్తని త్రిణవవర్తని స్తుర్యవాడ్ త్రిణవవర్తనిరుతి త్రిణవవర్తని తుర్యవాడ్వయ తుర్యవాడితి తుర్యవాడ్ అయ ఆస్కంద ఆస్కందోజానా ఆస్కందస్కంద అయానాముత్తరాద్వాత ఉత్తరాద్వాతో వాత ఉత్తరాద్వాతరాద్ వాత వాత ప్రశ్న ప్రశ్న ఋషి ఋషిరోర్ధ్వా ఊర్ధ్వా దిశా దిశాకం హేమంతశిశిరౌ హేమంతశిశిరావృతూనా హేమంతశిశిరావితి హేమంతశిశిరౌ ఋతూనా బృహస్పతి బృహస్పతిర్దేవత దేవతవర్చ వర్చో ద్రవిణం ద్రవిణం ద్రిణవ ద్రిణవ స్తోమ ఋణవైతి ద్రేణవ స్తోమస్థ స ఓ ఉత్రయస్త్రిగుంశవర్తని త్రయస్త్రిగుంశవర్తని స్పష్టవాద్ త్రయస్త్రిగుంశవర్తనిది త్రయస్త్రిగుంశావర్తని పష్టవాద్వయ పష్టవాది పష్టవాద్ అయోభిభో అభిభోరయానా అభిభోరిత్యభిభో అయానా విశ్వగ్వాత విశ్వగ్వాతో వాత విశ్వగ్వాత ఇది విశ్వగ్వాత వాతస్సువర్ణ సువర్ణ ఋషి సువర్ణ ఇది సువర్ణ ఋషి పితర పితర పితామహా పితామహా పరే పరే వరే అవరేతే తేన నౌ పాంతు తేన నోమంతు అవంతస్మిన్ అస్మిన్ బ్రహ్మన్ బ్రహ్మన్నస్మిన్ అస్మిన్ క్షత్రే క్షత్రే సమ్ అశిషి ఆశిష్యం ఆశిషేత్యా ఆశిషి అశ్యాం పురోధాయాం పురోధాగామస్మిన్ పురోధాయామితి పురోధాయాం అస్మిన్ కర్మన్ కర్మన్నస్యాం అస్యాం దేవహోత్యాం దేవహోత్యామితి దేవహోత్యాం ధ్రువక్షిర్ధ్రువయోనిః ధ్రువక్షిరిధ్రువక్షిభిః ధ్రువయోనిర్ధ్రువా ధ్రువయోనిరిధ్రువయోనిః ధ్రువాసి అసి ధ్రువాం ధ్రువాన్యోనిమ్ యోనిమా ఆసీద సీద సాధ్యా సాధ్యేతి సాధ్య ముఖ్యస్య కేతుం కేతుం ప్రథమం ప్రథమం పురస్తాత్ పురస్తాదశ్వినా అశ్వినా అధ్వర్యూ అధ్వర్యూ సాధయతాం అధ్వర్యూ ఇత్యధ్వర్యూ సాధయతామిహ ఇహత్వా స్వేపిత్వా స్వే దక్షే దక్షే దక్షపిత దక్షపితేహ దక్షపితే దక్షాపిత ఇహసీద సీతదేవత్రా దేవత్రా పృథివీ దేవత్రేతి దేవత్రా పృథివీ బృహతి బృహతీరరాణ రరాణేతిరరాణ శ్వాసస్థా తనువా శ్వాసస్థేతి సు ఆసస్థ తనువాసం సంవిశస్వ విశస్వ పిత ఇవైధి ఏది సూనవే సూనవ ఆసుషేవా సుషేవాశ్వినా సుషేవేతి సుషేవా అశ్వినా అధ్వర్యో అధ్వర్యూ సాధయతా అధ్వర్యో ఇత్యధ్వర్యూ సాధయతామిహ ఇహత్వా కులాయనీ వసుమతి వసుమతీ వయోధా వసుమతీతి వసోమతీ అయోధారయం అయోధా ఇది వయహాధా రయన్న మామర్ధ అర్ధబహులం బహులకం సువీరం సువీరమిది సువీరం అపామతి అమతిం దుర్మతి దుర్మతిం బాధమానా దుర్మతిమితి దుహోమతి బాధమానా రాయ రాయస్పోషే మోషే యజ్ఞపతి యజ్ఞపతిమాభజంతీ యజ్ఞపతిమితి యజ్ఞాపతి ఆభజంతీ సువ ఆభజంతేత్యా ఆభజంతే సువర్ధే యజమానాయ యజమానాయ కోశం కోశమశ్వినా అశ్వినా అధ్వర్యో అధ్వర్యో సాధయతాం అధ్వర్యో ఇత్యధ్వర్యో సాధయతామిహ ఇహత్వా వేదిత్వా అరణ్యేః పురేషం పురేషమసి అసి దేవజానీ దేవజానీ తాం దేవజానీతి దేవజానీ తాం త్వా త్వా విశ్వే విశ్వే అభి అభిగృణంతు గృణంతు దేవాః దేవా ఇది దేవాః స్తోమపృష్టా ఘతవతీ స్తోమపృష్టేది స్తోమాపృష్టా ఘతవతీహ ఘతవతేతి ఘతావతీ ఇహ సీద సీద ప్రజావత్ ప్రజాపదస్మే ప్రజాపతి ప్రజావత్ అస్మే ద్రవిడా అస్మే ఇత్యస్మే ద్రవేణా ఆయజస్వ ఇదస్వాశ్వినా అశ్వినా అధ్వర్యో అధ్వర్యో సాధయతాం అపధ్వర్యో ఇత్యధ్వర్యో సాధయతామిహ ఇహత్వా వేదిత్వా యువమూర్ధ మూర్ధాసి అసి పృథివ్యా పృథివ్యానాభి నాభిర్విష్టంభని విష్టంభనీ దిశా విష్టంభనీతి విష్టంభనీ దిశామధిపత్నీ అధిపత్నీ భువనానా అధిపత్నీత్యధిపత్నీ భువనానామితి భువనానా ఊర్మిర్ద్రప్స ద్రప్సో అపాం అపామసి అసి విశ్వకర్మా విశ్వకర్మాదే విశ్వకర్మేతి విశ్వకర్మా ఋషి ఋషిరశ్వినా అశ్వినా అధ్వర్యో అధ్వర్యో సాధయతా అధ్వర్యో ఇత్యధ్వర్యో సాధయతామిహ ఇహత్వా స్వేహిత్వా సజోరుతుభిః సజోరితి సాజో ఋతుభిః సజో ఋతుభిర్జుతుభిః సజోర్విధాభిః సజోరితి సాజో విధాభిః సజో విధాభిరితి విధాభిః సజోర్వసుభిః సజోరితి సాజో వసుభిః సజో వసుభిరితి వసుభిః సజోరుద్రైః సజోరితి సాజో రుద్రైః సజో సజోరాదిత్యైః సజోరితి సాజో ఆదిత్యైః సజో సజోర్విశ్వైః సజోరితి సాజో విశ్వైర్దేవైః దేవైః సజో సజోర్దేవైః సజోరితి సాజో దేవైః సజో సజోర్దేవైః సజోరితి సాజో దేవైర్వయోనాథైః వయోనాథైరగ్మయే వయోనాథైరితి వయోనాథైః అగ్మయే త్వా త్వా వైశ్వానరాయ వైశ్వానరాజాశ్వినా అశ్వినా అధ్వర్యో అధ్వర్యో సాధయతాం అధ్వర్యో ఇత్యధ్వర్యో సాధయతామిహ ఇహత్వా స్వేపిత్వా ప్రాణం మే ప్రాణమితి ప్రాణం మే పాహి పాహ్యపానం అపానం మే అపానమిత్యపానం మే పాహి పాహి జ్ఞానం జ్ఞానం మే జ్ఞానమితి అనం మే పాహి పాహి చక్షు చక్షుర్మే మ ఉర్వ్యా ఉర్వ్యా విభాహి భాహి శ్రోత్రం శ్రోత్రం మే మే శ్లోకయ శ్లోకయాప అపస్పింద పింబౌషధీ ఓషధీర్జిన్వ జిన్వద్విపాద్ ద్వివాత్పాహి ద్వివాదిద్వీపాద్ పాహి చతుష్పాద్ చతుష్పాదవ చతుష్పాది విదుతుపాత్ అవదివ దివో వృష్టిం వృష్టివా ఏరయ ఈరయేతీరయ హ్యవిర్వయ హ్యవిరిద్రీ అవి వయస్తిష్టప్ తిష్టుఛంద ఛందో విద్యవాడ్ విద్యవాడ్వయ విద్యవాడి విద్యావాడ్ వయో విరాట్ విరాఛంద విరాటి వీరాట్ ఛందస్ పంచావి పంచావిర్వయ పంచావిరిజి పంచావి వయో గాయత్రీ గాయత్రీ ఛంద ఛంద్రస్త్రివత్స త్రివత్సో వయ త్రివత్సరి త్రివత్స వయవృష్ణి వృష్ణి ఛంద ఛందస్తుర్యవాట్ తుర్యవాడ్వయ తుర్యవాడి తుర్యావాడ్ యజోగస్తృప్ అనుష్ంద అనుష్ృవిత్యనుస్తృప్ ఛందపష్టవాద్ పష్టవాద్వయ పష్టవాడి పష్టావాద్ అయో బృహతి బృహతి ఛంద ఛందముక్షా ముక్షావయ వయస్సతో బృహతి సతో బృహతి ఛంద సతో బృహతీతి సత బృహతి ఛంద ఋషభ ఋషభో వయ వయఃకృత్ కృగుఛంద ఛందో ధేను ధేనుర్వయ వయో జగతి జగతి ఛంద ఛందో నద్వాన్ నద్వానవయ వయఃపంక్తి పంక్తిశ్చంద ఛందో బస్త బస్తో వయ వయో విఫలం విఫలం ఛంద విఫలమితి విఫలం ఛందో వృష్ణి వృష్ణిర్వయ అయో విశాలం విశాలం ఛంద విశాలమితి విశాలం ఛందపురుష పురుషావయ వయస్తంద్రం తంద్రం ఛంద ఛందో వ్యాఘ్ర వ్యాఘ్రవయ అయోనాధృష్టం అనాధృష్టం ఛంద అనాధృష్టమిత్యనాధృష్టం ఛందస్ త్రిగుంభ త్రిగుంభో వయ వయశ్చతి ఛతిశ్చంద ఛందోరిష్టంభ ఇష్టంభో వయ ఇష్టంభైతి వేస్తంభ అయోధిపతి అధిపతిశ్చంద అధిపతిరిత్యుధిపతి ఛంద క్షత్రం క్షత్రం వయ వయోమయందం మయందం ఛంద ఛందో విశ్వకర్మా విశ్వకర్మా వయ విశ్వకర్మేది విశ్వకర్మా వయః పరమేష్ఠీ పరమేష్ఠీ ఛంద ఛందోమూర్ధ మూర్ధావయ వయస్ ప్రజాపతి ప్రజాపతిశ్చంద ప్రజాపతిరితి ప్రజాపతి ఛందరితి ఛంద ఇంద్రాగ్నీ అవ్యసమానా ఇంద్రాగ్నీ ఇది ఇంద్ర అగ్ని అవ్యసమానాష్టకా ఇష్టకాం రగంహతం రగంహతం యువం యువమితి యువం పృష్టే నద్యావా పృథివీ ద్యావా పృథివీ అంతరిక్షం ద్యావా పృథివీ ద్యావా పృథివీ అంతరిక్షం చవి విబాధతాం బాధతా ప్రతిబాధతాం విశ్వకర్మా విశ్వకర్మేది విశ్వకర్మా సాధయతు సాధయత్వంతరిక్ష అంతరిక్ష పృష్టే పృష్టే వ్యజస్వతీం యజస్వతీం రథస్వతీం రథస్వతీం భాస్వతీం భాస్వతీగం సూరిమతీం సూరిమతీమా సూరిమతీమితి సూరిమతీం ఆయాం భాసి భాస్యా ఆ పృథివీం పృథివీమా ఓరు ఉర్వంతరిక్షం అంతరిక్షమంతరిక్షం అంతరిక్షం ఇచ్చాంతరిక్షం అంతరిక్షం నృగంహ నృగంహాంతరిక్షం అంతరిక్షం మా మా హిగంసీ హిగంసీర్విశ్వస్మై విశ్వస్మై ప్రాణాయ ప్రాణాయ పానాయ ప్రాణాయేతి ప్రాణాయ అపానాయ వ్యానాయ అపానాయేత్యపానాయ జానాయోదానాయ జానాయేతి అనాయ ఉదానాయ ప్రతిష్టాయై ఉదానాయేత్యు అనాయ ప్రతిష్టాయై చరిత్రాయ ప్రతిష్టాయాది ప్రతిష్టాయై చరిత్రాయ వాయు వాయుస్వా కాభి అధిపాదు పాదు మహ్యా మహ్యా స్వస్యా స్వస్యా సర్దిశా సర్దిశా సంతమేన సంతమేన తయా సంతమేనే దిశం తమేన తయా దేవతగా దేవతగాంగిరస్వత్ అంగిరస్వద్ధ్రువా ధ్రువా సీద సీదేతి సీద రాజ్ఞసి ప్రతిప్రాచీ ప్రాచీదిగ్ దిగ్విరాట్ విరాడసి విరాడి వీరాట్ అసి దక్షిణ దక్షిణాదిగ్ దిక్ సమ్రాట్ సమ్రాడసి సమ్రాటి సమ్రాట్ అతి ప్రదేశీ ప్రదేశీదిక్ దిక్స్వరాట్ స్వరాడతి స్వరాడతి స్వరాట్ అస్సిదీచీ ఉదీచీదిక్ దిగధిపత్ని అధిపన్యసి అధిపత్నేధిపత్ని అతి బృహతి బృహతీదిక్ దివాయో ఆయన్ మే మే పాహి పాహి ప్రాణం ప్రాణం మే ప్రాణమితి ప్రాణం మే పాహి పాహ్యపానం పానం మే పానమిత్యపానం మే పాహి పాహి జ్ఞానం జ్ఞానం మే జ్ఞానమితి అనం మే పాహి పాహి చక్షు చక్షుర్మే మే పాహి పాహి శ్రోత్రం శ్రోత్రం మే మే పాహి పాహి మన మనో మే మే జింద జిన్వవాచం వాచం మే మే బింద బింబాత్మానం ఆత్మానం మే మే పాహి పాహి జ్యోతి జ్యోతిర్మే మే యచ్ఛ యచ్ఛేతి యచ్ఛ మా ఛంద ఛంద ప్రమా ప్రమా ఛంద ప్రమేతి ప్రామా ఛంద ప్రతిమా ప్రతిమా ఛంద ప్రతిమేతి ప్రతిమా ఛందో అశ్రీభి అశ్రీభిశ్చంద ఛంద పంక్తి పంక్తిశ్చంద ఛంద ఉష్ణి ఉష్ణి ఛంద ఛందో బృహతి బృహతి ఛంద ఛందో నష్టప్ అనష్టప్ ఛంద అనష్టవిత్యనోష్టప్ ఛందో విరాట్ విరాచ్ఛంద విరాటి వీరాట్ ఛందో గాయత్రి గాయత్రి ఛంద ఛంద త్రిష్టప్ త్రిష్టప్ ఛంద ఛందో జగతి జగతి ఛంద ఛంద పృథివీ పృథివీ ఛంద ఛందో అంతరిక్షం అంతరిక్షం ఛంద ఛందో ద్యో యోశ్చంద ఛంద సమాహ సమాశ్చంద ఛందో నక్షత్రాణి నక్షత్రాణి ఛంద ఛందో మన మనఃంద ఛందో వాగ్ వాక్ఛంద ఛంద కృషి కృషిశ్చంద ఛందో హిరణ్యం హిరణ్యం ఛంద ఛందో గౌ గౌశ్చంద ఛందో జా అజాఛంద ఛందోశ్వ అశ్వశ్చంద ఛందగతి ఛంద అగ్నిర్దేవత దేవత వాత వాతో దేవత దేవతా సూర్య సూర్యో దేవత దేవతా చంద్రమా చంద్రమా దేవత దేవతా వసవ వసవ దేవత దేవతా రుద్రా రుద్రా దేవత దేవతాదిత్యా ఆదిత్యా దేవత దేవతా విశ్వే విశ్వే దేవా దేవా దేవత దేవతా మృత మరుతో దేవత దేవతా బృహస్పతి బృహస్పతిర్దేవత దేవతేంద్ర ఇంద్రో దేవత దేవతా వరుణ వరుణో దేవత దేవతా మూర్ధ మూర్ధాసి అసిరాడ్ రాధ్రువా ధ్రువాసి అసి ధరుణా ధరుణా యంత్రీ యంత్ర్యసి అసి యమిత్రీ యమిత్రీషే ఇషే త్వా వార్జే వార్జే త్వా వాృష్యై ఋష్యై త్వా క్షేమాయ క్షేమాయ త్వా త్వాయంత్రీ యంత్రీరాడ్ రాధ్రువా ధ్రువాసి అసి ధరణి ధరణి ధర్త్రీ ధర్త్ర్యసి అసి ధరిత్రీ ధరిత్ర్యాయుషే ఆయుషే త్వా స్వావర్తసే వర్తసే త్వా ఓజసే ఓజసే త్వా స్వాబలాయ బలాయ త్వా స్వేది త్వా ఆశస్త్రివృత్ సవృద్ధాంత త్రిపతిత్రేవృత్ భాంత పంచదశ పంచదశో వ్యోమ పంచదశి పంచదశ వ్యోమ సప్తదశ వ్యోమేది వ్యోమ సప్తదశ స్మృతోర్భి సప్తదశి సప్తదశ స్మృతోర్తిరష్టాదశ ప్రతోర్తిరి ప్రాతోర్తి అష్టాదశ తప అష్టాదశాదశ తపో నవదశ నవదశోభివర్ణ నవదశ ఇది నవదశ అభివర్ణస్ విపుంస అభివర్ణయుభివర్ణ స విపుంసో ధరుణ స విపుంస ఇది స విపుంస ధరుణ ఏక విపుంస ఏక విపుంసో వర్చ ఏక విపుంసేకా విపుంస వర్చోద్వా విపుంస ద్వా విపుంస సంభరణ సంభరణస్త్రయో విపుంస సంభరణ ఇది సాంభరణ త్రయో విపుంసో యోని త్రయో విపుంసేది త్రయ విపుంస యోనిశ్చతుర్విపుంస చతుర్విపుంసో గర్భాహ చతుర్విపుంసేది చతురో విపుంస గర్భా పంచ విపుంస పంచ విపుంస ఓజ పంచ విపుంస ఇది పంచ విపుంస ఓజస్త్రిణవ త్రిణవ క్రతు త్రిణవ ఇది త్రేణవ క్రతురేక విపుంస ఏకత్రిపుంస ప్రతిష్ట ఏకత్రిపుంస ఇేకా త్రిపుంస ప్రతిష్టాత్రయస్త్రిపుంస ప్రతిష్టేది ప్రతిష్ట త్రయస్త్రిపుంసో బ్రధ్మస్ త్రయస్త్రిపుంస ఇది త్రయ త్రిపుంస ప్రధ్మస్ విష్టపం ఇష్టపం చతుస్త్రిపుంస చతుస్త్రిపుంసో నాక చతుస్త్రిపుంస ఇది చతురో త్రిపుంస నాకషత్రిపుంస షత్రిపుంసో వివర్ధ షత్రిపుంస ఇది షట్ త్రిపుంస వివర్తో అష్టాచత్వారిపుంస అషత్వర్త అష్టాచత్వారిపుంసో భర్త్ర అష్టాచత్వారిపుంస ఇత్యష్టాచత్వారిపుంస భర్త్ర చతుష్టోమ చతుష్టోమ ఇది చతుః స్తోమ అగ్నేర్భాగ భాగోసి అసి దీక్షాయా దీక్షాయా ఆధిపత్యం ఆధిపత్యం బ్రహ్మ ఆధిపత్యమిధిపత్యం బ్రహ్మస్పృతం స్మృతం త్రివృత్ త్రివృత్ స్తోమ త్రివృతిత్రివృత్ స్తోమ ఇంద్రస్య ఇంద్రస్య భాగ భాగోసి అసి విష్ణో విష్ణోరాధిపత్యం ఆధిపత్యం క్షత్రం ఆధిపత్యమిధిపత్యం క్షత్రగ్స్పృతం స్మృతం పంచదశ పంచదశ స్తోమ పంచదశ ఇది పంచదశ స్తోమో రుచక్షసాం రుచక్షసాం భాగ రుచక్షసామితి నిరచక్షసాం భాగోసి అసి ధాతు ధాతురాధిపత్యం ఆధిపత్యం జనిత్రం ఆధిపత్యమిధిపత్యం జనిత్రగ్స్పృతం స్మృతం సప్తదశ సప్తదశ స్తోమ సప్తదశ ఇది సప్తదశ స్తోమో మిత్రస్య మిత్రస్య భాగ భాగోసి అతివరుణస్య వరుణస్యాధిపత్యం ఆధిపత్యం దివ ఆధిపత్యమిధిపత్యం దివో వృష్టి వృష్టిర్వాత ఆహ వాతా స్ఫృతా స్ఫృతా ఏకవిపుంస ఏకవిపుంస స్తోమ ఏకవిపుంస విద్వేకవిపుంస స్తోమోదిత్యై అదిత్యై భాగ భాగోసి అసి పూష్ణ పూష్ణ ఆధిపత్యం ఆధిపత్యమోజ ఆధిపత్యమిధిపత్యం ఓజస్పృగం స్ఫృతం త్రిణవ త్రిణవ స్తోమ త్రిణవయతి త్రిణవ స్తోమా వసూనాం వసూనాం భాగ భాగోసి అసి రుద్రాణాం రుద్రాణమాధిపత్యం ఆధిపత్యం చతుష్పాత్ ఆధిపత్యమిధిపత్యం చతుష్పాత్ స్ఫృతం చతుష్పాది చతుర్పాత్ స్ఫృతం చతుర్విపుంస చతుర్విపుంస స్తోమ చతుర్విపుంసరి చతుర్విపుంస స్తోమ ఆదిజ్ఞానాం ఆదిజ్ఞానాం భాగ భాగోసి అసి మరుతాం మరుతామాధిపత్యం ఆధిపత్యం గర్భా ఆహ ఆధిపత్యమిధిపత్యం గర్భాస్తా స్ఫృతా పంచ విపుంస పంచ విపుంస స్తోమ పంచ విపుంస ఇది పంచ విపుంస స్తోమోదేవస్ దేవస్ సవితు సవితుర్భాగ భాగోసి అతిరస్పదేరాధిపత్యం ఆధిపత్యకం సమీచీ ఆధిపత్యమిధిపత్యం సమీచీర్దిశ విషస్ఫృతా స్ఫృతాశ్చతుష్టోమ చతుష్టోమస్తోమ చతుష్టోమగతి చతుః స్తోమ స్తోమో యావానాం యావానాం భాగ భాగోసి అస్యావానాం అయావానామాధిపత్యం ఆధిపత్యం ప్రజా ఆధిపత్యమిద్రాధిపత్యం ప్రజాస్ఫృతా ప్రజాయిద్రాజా స్ఫృతాశ్చతుశ్చత్వారిపుంస చతుశ్చత్వారిపుంస స్తోమ చతుశ్చత్వారిపుంసగతి చతుః చత్వారిపుంస స్వామరుభూణాం ఋభూణాం భాగ భాగోసి అసి విశ్వేషాం విశ్వేషాం దేవానాం దేవానామాధిపత్యం ఆధిపత్యం భూతం ఆధిపత్యమిధిపత్యం భూతం నిశాంతం నిశాంతగ్స్ఫృతం నిశాంతమితి నిశాంతం స్ఫృతం త్రయస్త్రిగుంస త్రయస్త్రిగుంస స్తోమ త్రయస్త్రిగుంస ఇది త్రయ త్రిగుంస స్తోమయతి స్తోమ ఏకగా స్తువత అస్తువత ప్రజా ప్రజా అధీయంత ప్రజా ఇది ప్రజా అధీయంత ప్రజాపతి ప్రజాపతిరధిపతి ప్రజాపతిరతి ప్రజాపతి అధిపతిరాసీత్ అధిపతిరిధిపతి ఆసీత్సృభిసృభిరస్తువత చిసృభిరితిసృభి అస్తువత బ్రహ్మ బ్రహ్మాసృజ్యత అసృజ్యతర్బ్రహ్మణ బ్రహ్మణస్పతి పతిరధిపతి అధిపతిరాసీత్ అధిపతిరిధిపతి ఆసీత్ పంచభి పంచభిరస్తువత పంచభిరితి పంచాభి అస్తువత భూతాని భూతాన్యసృజ్యంత అసృజ్యంత భూతానాం భూతానాం పతి పతిరధిపతి అధిపతిరాసీత్ అధిపతిరిత్యధిపతి ఆసీత్ సప్తభి సప్తభిరస్తువత సప్తభిరితి సప్తాభి అస్తువత సప్తఋషయ సప్తఋషయోసృజ్యంత సప్తఋషయరితి సప్తఋషయ అసృజ్యంత ధాత ధాతాధిపతి అధిపతిరాసీత్ అధిపతిరిత్యధిపతి ఆసీన్నవభి నవభిరస్తువత నవభిరితి నవాభి అస్తువత పితర పితరాసృజ్యంత అసృజ్యంతాదిభి అదిరధిపత్నీ అధిపత్న్యాసీత్ అధిపత్నీధిపత్నీ ఆసీదేకాదశభి ఏకాదశభిరస్తువత ఏకాదశభిరిత్యేకాదశాభి అస్తువతర్తవ ఋతవోసృజ్యంత అసృజ్యంతర్తవ ఆర్తవోధిపతి అధిపతిరాసీత్ అధిపతిరిత్యధిపతి ఆసీత్ త్రయోదశభి త్రయోదశభిరస్తువత త్రయోదశభిరితి త్రయోదశాభి అస్తువతమాసా ఆహ మాసా అసృజ్యంత అసృజ్యంత సంవత్సర సంవత్సరాధిపతి సంవత్సర ఇది సంవత్సర అధిపతిరాసీత్ అధిపతిరిత్యధిపతి ఆసీత్ పంచదశభి పంచదశభిరస్తువత పంచదశభిరితి పంచదశాభి అస్తువతక్షత్రం క్షత్రమసృజ్యత అసృజ్యతేంద్ర ఇంద్రోధిపతి అధిపతిరాసీత్ అధిపతిరిత్యధిపతి ఆసీత్ సప్తదశభి సప్తదశభిరస్తువత సప్తదశభిరితి సప్తదశాభి అస్తువత పశవ పశవోసృజ్యంత అసృజ్యంత బృహస్పతి బృహస్పతిరధిపతి అధిపతిరాసీత్ అధిపతిరిత్యధిపతి ఆసీన్నవదశభి నవదశభిరస్తువత నవదశభిరితి నవదశాభి అస్తువత శూద్రార్యౌ శూద్రార్యావసృజ్యేతాం శూద్రార్యావతి శూద్ర అర్యౌ అసృజ్యేతామహోరాత్రే అహోరాత్రే అధిపత్నీ అహోరాత్రే ఇత్యహః రాత్రే అధిపత్నీ ఆస్తాం అధిపత్నీ ఇత్యధిపత్నీ ఆస్తామేకవిపుంసత్యా ఏకవిపుంసత్యాస్తువత ఏకవిపుంసత్యేకవిపుంసత్యా అస్తువతైకశఫాః ఏకశఫాః పశవః ఏకశఫా ఇత్యేకశఫాః పశవోసృజ్యంత అసృజ్యంత వరుణః వరుణాధిపతిః అధిపతిరాసీత్ అధిపతిరిత్యధిపతిః ఆసీత్ త్రయోవిపుంసత్యా త్రయోవిపుంసత్యాస్తువత త్రయోవిపుంసత్యేతి త్రయ విపుంసత్యా అస్తువత క్షుద్రా క్షుద్రా పశవ అశవాసృజ్యంత అసృజ్యంత పూషా పూషాధిపతి అధిపతిరాసీత్ అధిపతిరిధిపతి ఆసీత్ పంచవిపుంసత్యా పంచవిపుంసత్యాస్తువత పంచవిపుంసత్యేతి పంచవిపుంసత్యా అస్తవతారణ్యా పశవ పశవాసృజ్యంత అసృజ్యంత వాయు వాయురధిపతి అధిపతిరాసీత్ అధిపతిరిధిపతి ఆసీత్ సప్తవిపుంసత్యా సప్తవిపుంసత్యాస్తవత సప్తవిపుంసత్యేతి సప్తవిపుంసత్యా అస్తవద్యావా పృథివీ ద్యావా పృథివీ ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ యైతాం ఐతాం వసవ వసవో రుద్రా రుద్రా ఆదిద్యా ఆదిద్యా అను అనువి ద్యాయన్ ఆయంతేషాం ఏషామాధిపత్యం ఆధిపత్యమాసీత్ ఆధిపత్యమిద్యాధిపత్యం ఆసీన్నవదిపుంసత్యా నవదిపుంసత్యాస్తవద నవదిపుంసత్యే నవాదిపుంసత్యా అస్తవద వనస్పతయ వనస్పతయోసృజ్యంత అసృజ్యంత సోమ సోమాధిపతి అధిపతిరాసీత్ అధిపతిరిత్యధిపతి ఆసీదేకత్రిపుంసతా ఏకత్రిపుంసతాస్తవద ఏకత్రిపుంసదేత్యేకత్రిపుంసత అస్తవద ప్రజా ప్రజా అసృజ్యంత ప్రజా అజిప్రాజా అసృజ్యంత యావానా యావానా అయావానా సాధిపత్యం ఆధిపత్యమాసీత్ ఆధిపత్యమిధిపత్యం ఆసీత్రయస్త్రిపుంసత త్రయస్త్రిపుంసతాస్తవత త్రయస్త్రిపుంసతే త్రయస్త్రిపుంసత అస్తవత భూతాని భూతాన్యసామ్యన్ అసామ్యన్ ప్రజాపతి ప్రజాపతి పరమేష్ఠీ ప్రజాపతిరితి ప్రజాపతి పరమేష్ధిపతి అధిపతిరాసీత్ అధిపతిరిధిపతి ఆసీదిత్యాసీత్ ఇదమేవ సా సాయా యా ప్రథమా ప్రథమా వ్యౌచ్ఛత్ వ్యౌచ్ఛదంత వ్యౌచ్ఛదితి ఔచ్ఛత్ అంతరస్యాంతరది సరది ప్రవిష్టా ప్రవిష్టేతి ప్రావిష్టా వధోర్జాన జాన నవగర్ నవగజ్జనిత్రీ నవగతి నవాగత్ జనిత్రీ త్రయ త్రయ ఏనా ఏనా మహిమాన మహిమాన సచందే సచంత ఇది సచందే ఛందస్వతీ ఉషసా ఛందస్వతీ ఇది ఛందస్వతీ ఉషసా పేపిషానే పేపిషానే సమానం పేపిషానే ఇది పేపిషానే సమానం యోని యోనిమను అను సంచరంతీ సంచరంతీ ఇది సంచరంతే సూర్యపత్నీవి సూర్యపత్నీ ఇది సూర్యాపత్నీ ఇతరత శరత ప్రజానతీ ప్రజానతీ హేతు ప్రజానతీ ఇది ప్రజానతీ హేతు కృణ్వానే కృణ్వానే అజరే కృణ్వానే ఇది కృణ్వానే అజరే భూరివేతస అజరే ఇతరే భూరివేతసేది భూరివేతస తదస్య పంథా పంథామను అనుతిస్ర నిస్ర ఆ ఆగుః అగుస్ప్రజ ప్రజాధర్మాస ధర్మాసో అను అన జ్యోతిష జ్యోతిష ఆగుః అగురిత్యగుః ప్రజామేకా ప్రజామిది ప్రజా ఏకా రక్షతి రక్షత్యోర్జం ఓర్జమేకా ఏకా వ్రతం వ్రతమేకా ఏకా రక్షతి రక్షతి దేవయూనా దేవయూనామితి దేవయూనా చతుష్మో అభవత్ చతుష్మతి చతు స్తోమ అభవద్యాీజా తురీజాయ పక్ష పక్షాపృషయ ఋషజోవంతీతి రాజత్రేన్ దృష్టుభం దృష్టుభం జగతే జగతేమనుష్టుభం అనుష్టుభం బృహత్ అనుష్టుభమిత్యనుభం బృహదర్కం అర్కంజానా ఇంధానాస్సువ సువరా ఆభరన్ అభరన్విదం ఇదమితీదం పంచభృద్ధాత పంచభిరితి పంచాభి ధాతావి విదధౌ దధావిదం ఇదంయత్ యత్తాసాం తాసామి స్వసృహ ససృరజనయత్ అజనయత్ పంచ పంచ పంచ పంచేతి పంచా పంచ తాసాము విజంతి యంతి ప్రయవేణ ప్రయవేణ పంచ ప్రయవేణేతి ప్రాయవేణ పంచ నానా నానారూపాణి రూపాణి కృతవ క్రతవసానా వసానా ఇది వసానా త్రిగుంషత్సారసారముప ఉపయంతి ఇంతి నిష్కృతం నిష్కృతకం సమానం నిష్కృతమితి మిహేకృతం సమానం కేతు కేతు ప్రతిమంచమానా ప్రతిమంచమానా ఇది ప్రతిమంచమానా ప్రతోగస్తన్వతే సన్వతే కవజ కవజ ప్రజానతీ ప్రజానతీర్మధ్యే ఛందస ప్రజానతీరిచిత్రజానతీ మధ్యే ఛందస పరి మధ్యే ఛందస ఇది మధ్యే ఛందస పరియంతి ఇంతి భాస్వతీ భాస్వతీరితి భాస్వతీ జ్యోతిష్మతీ ప్రతి ప్రతిముంచతే ముంచతే నభ నభో రాత్రీ రాత్రీదేవీ దేవీ సూర్యస్య సూర్యస్య వ్రతాని వ్రతానేతి వ్రతాని పశ్యంతి పశ్యంతి పశవ పశవో జాయమానా జాయమానా నానారూపా మాతు నానారూపా ఇది నానారూపా మాతురస్యా అస్యా ఉపస్థే ఉపస్థిపాస్థే ఏకాష్టకా తపసా ఏకాష్టకేత్రేక అష్టకా తపసా తప్యమానా తప్యమానా జాన జానగర్భం గర్భం మహిమానం మహిమానమింద్రం ఇంద్రమితీంద్రం ఏ దస్యోరి దస్యోరి వ్యసహంత అసహంత దేవా దేవాహంత హంతాసురాణ అసురాణమభవత్ అభవచ్చతీభి క్షతీభిరితి శతీభి అనామిజామనుజా అనామిజామిత్యనాలోజా అనుజాం మాం అనుజామిత్యనోజా మామకర్త అకర్త సత్యం సత్యం వదంతీ వదంత్యనో అన్విచ్ఛే ఇచ్చేతత్ ఏతదిచ్చేతత్ భూయాసమస్య అస్య సమతౌ సమతో యథా సమతావితి సోమతౌ యథా యూయమ్ యూయమన్యా అన్యావహ వో అన్యా అన్యావతి అతిమా మా ప్రయుక్త యుక్తేతియుక్త అభోన్మమ మమ సుమతౌ సుమతో విశ్వవేదా సుమతావితి సోమతౌ విశ్వవేదా ఆష్ట విశ్వవేదా ఇది విశ్వవేదా ఆష్ట ప్రతిష్టా ప్రతిష్టామవిజత్ ప్రతిష్టామిది ప్రతిష్టా అవిజద్ధి హి గాధం నాథమితి గాధం భూజాసమస్య అస్సి సుమతౌ సుమతో యథా సుమతావితి సోమతౌ యథా యూయమ్ యూయమన్యా అన్యావహ వో అన్యా అన్యామతి అతిమా మా ప్రయుక్త యుక్తేతియుక్త పంచుష్టీ జుష్టీరను జుష్టీరివీవృష్టీ అను పంచ పంచదోహాహ దోహాగాం గాం పంచనాంనీ పంచనాంనీ ఋతవ పంచనాంనీమితి పంచానాంనీ ఋతవో నో అను పంచ పంచేతి పంచ పంచదశ దశ పంచదశేన పంచదశేన కృప్తా పంచదశేనేతి పంచదశేన కృప్తస్తమానమోర్ధ్నీ సమానమోర్ధ్నీరభి సమానమోర్ధ్నీరి సమానమూర్ధ్నీ అభిలోకం లోకమేకం ఏకమిత్యేకం తదస్య గర్భ గర్భ ప్రథమా ప్రథమా ద్యూషుషీ ద్యూషుష్యపా ద్యూషుషీతి ఊషుషీ అపామేకా ఏకా మహిమానం మహిమానం విభర్తి విభర్తీతి విభర్తి సూర్యస్యైకా ఏకా చరతి చరతి నిష్కృతేషు నిష్కృతేషు ఘర్మస్య నిష్కృతేష్యుతిషు ఘర్మస్యైకా ఏకా సవిత సవితైకా ఏకాన్ని నియచ్చతి యచ్చతీతి గచ్చతి యా ప్రథమా ప్రథమా ద్యోచ్చత్ యోచ్చత్సా యోచ్చదితి ఔచ్చత్ సా ధేను ధేనురభవత్ అభవద్యమే యమ ఇది యమే సాన నః ప్రయస్వతీ ప్రయస్వతీ ధుక్ష్మ ధుక్ష్మోత్తరాముత్తరా ఉత్తరాముత్తరా పుంసమా ఉత్తరాముత్తరామిత్తరా ఉత్తరా సమామితి సమా శుక్రర్షభా నభసా శుక్రర్షభేతి శుక్రర్షభా నభసా జ్యోతిషా జ్యోతిషా ఆగాత్ అగాద్విశ్వరూపా విశ్వరూపా సబలీ విశ్వరూపేతి విశ్వరూపా సబలీరగ్నికేతు అగ్నికేతురిగ్నికేతు సమానమర్థం అర్థగ్స్వపశ్యమానా స్వపశ్యమానా బిభ్రతి స్వపశ్యమానేతి సో అపశ్యమానా బిభ్రతి జరా జరామజలే అజలపుష ఉష ఆ ఆగాహ అగా ఇత్యగాహ ఋతూనాం పత్నీ పత్నీ ప్రథమా ప్రథమేయమ్ ఇయమా ఆగాద్ అగాదన్హాం అన్హాన్ నేత్రీ నేత్రీతు నిత్రీ నిత్రీ ప్రజానా ప్రజానామితి ప్రజానా ఏకా సతీ సతీ బహుధా బహుదోష బహుధేది బహుధా ఉషోమి యుచ్చసి ఉచ్చస్యతి ఇర్ణా అదీర్ణా త్వం సంజరయసి జరయసి సర్వం సర్వమన్యత్ అన్యదిత్యన్యత్ అగ్నే జాతాన్ జాతాన్ ప్రణుద నుదానః నస్తవస్నాన్ సవస్నాన్ ప్రతి ప్రత్యజాతాన్ జాతాన్ జాతవేద జాతవేదో నదస్ జాతవేదైరి జాతవేద నదస్సేతి నదస్ అస్మేదీభి అస్మే ఇత్యస్మే దీభి సుమనా సుమనా అహేదన్ సుమనా ఇది సోమనాహ అహేదన్ తవ తవస్యాం సాగుం శర్మన్ శర్మన్ త్రివరోధ త్రివరోధ ఉద్భిద్ త్రివరోధ ఇది త్రేవరోధ ఉద్భిదిత్యుద్భిద్ సహసా జాతాన్ జాతాన్ ప్రణుద ప్రదాన నస్తవత్నాన్ సపత్నాన్ ప్రతి ప్రత్యజాతాన్ అజాతాన్ జాతవేద జాతవేదో నుదస్స జాతవేద ఇది జాతవేద నృదస్వేతి నృదస్వ అధిన నో బ్రూహి బ్రూహి సుమనస్యమాన సుమనస్యమానో వయమ్ సుమనస్యమాన ఇది సో మనస్యమాన అయజ్ఞ శ్యామ స కామ ప్ర ప్రణుద మదాన అస్వత్నాని సపత్నాని సపత్నాని చతుశ్చత్వారిపుంశ స్తోమ చతుశ్చత్వారిపుంశే చతురో చత్వారిపుంశ స్తోమవర్చ వర్చో ద్రవిణం ద్రవిణకం షోడశ షోడశ స్తోమ స్తోమోజ ఓజో ద్రవిణం ద్రవిణం పృథివ్యా పృథివ్యా పురేషం పురేషమసి అస్యప్స అప్సో నామ నామేతి నామ ఏవశ్చంద ఛందో వరివ పరివశ్చంద ఛందశంభో శంభోశ్చంద శంభోరితి సాంభో ఛందః పరిభో పరిభోశ్చంద పరిభోరితి పరిభో ఛంద ఆచ్ఛద్ ఆచ్ఛంద ఛందో మనః మనశ్చంద ఛందోవ్యక యజశ్చంద ఛంద సింధు సింధుశ్చంద ఛందముద్రం సముద్రం ఛంద ఛందస్సలిలం సలిలం ఛంద ఛందస్సంయత్ సంయచ్ఛంద సంయతిసాంయత్ ఛందో వియత్ వియచ్ఛంద వియతితి వీయత్ ఛందో బృహత్ బృహచ్ఛంద ఛందోరసంతరం రసంతరం ఛంద రసంతరమిరథం పరం ఛందో నికాయ నికాయఛంద నికాయ ఛందో వివధ వివధఛంద వివధతి వివధ ఛందో విర విరఛంద ఛందో భ్రజ భ్రజఛంద ఛందష్టుప్ షష్టుప్ఛంద షష్టుపితి సుర ఛందో నుష్టుప్ అనుష్టుప్ఛంద అనుష్టుపిస్తుప్ ఛంద కపద్ కపుచ్ఛంద ఛందస్త్రికపద్ త్రికపుచ్ఛంద త్రికపుజిత్రికపద్ ఛంద కావ్యం కావ్యం ఛంద ఛందో అంకుపం అంకుపం ఛంద ఛంద పదపంక్తి పదపంక్తిఛంద పదపంక్తిరి పదాపంక్తి ఛందోక్షరపంక్తి అక్షరపంక్తిఛంద అక్షరపంక్తిరిక్షరాపంక్తి ఛందో విష్కారపంక్తి విష్కారపంక్తిఛంద విష్కారపంక్తిరి విష్కారాపంక్తి ఛంద క్షుర క్షురభృజ్వాన్ భృజ్వాన్ ఛంద ఛంద ప్రచ్చత్ ప్రచ్చంద ఛంద పక్ష పక్షంద ఛంద ఏవఛంద ఛందో వరివ వరివఛంద ఛందో వయ వయఛంద ఛందో వయస్కృత్ వయస్కృంద వయస్కృతి వయకృత్ ఛందో విశాలం విశాలం ఛంద విశాలమితి విశాలం ఛందో విస్పర్ధా విస్పర్ధాశ్చంద విస్పర్ధా ఇది విస్పర్ధా ఛందశ్చతి ఛతిఛంద ఛందో దోరోహణం దోరోహణం ఛంద దోరోహణమితి రోహణం ఛందస్తంద్రం తంద్రం ఛంద ఛందో అంకాంకం అంకాంకం ఛంద ఛంద ఇది ఛంద అగ్నిర్వృత్రాణి వృత్రాణి గంఘనత్ గంఘనద్రవిడస్యో ద్రవిడస్యర్విపణ్యజా విపణ్యేతి విపణ్యజా అవిద్ధ శుక్ర అవిద్ధ ఇది సాంవిద్ధ శుక్ర ఆహుత ఆహుత ఇద్యాహ సగుం సోమ సోమాసి అసి సత్పతి సత్పతి స్వం సత్పతి సత్పతి సగుం రాజా రాజోద ఉదవృత్ర వృత్నహేది వృత్ర ం భద్ర భద్రో అసి అసి క్రతు క్రతురి క్రతు భద్రాదే అనే అగ్నే సునీక సమీక సందృక్ సమీకేది సు అనీక సందృగ్ఘోరస్ సందృగిది సాందృక్ ఘోరస్ సత సతో విషుణస్ విషుణస్ చారు చారురి చారు నయత్తే తే శోచి శోచిస్తమసా తమసా వరంత వరంతన నధ్వస్మాన భస్మానస్తనువి తనువి రేప రేప ఆధు ధురికిసు భద్రంతే తే అనే అగ్నే తలసిన్ తలసిన్ననీకం అనీకముపాకే ఉపాక ఆ ఆరోచతే రోచతే సూర్యస్ సూర్యస్ేతి సూర్యస్ పృషద్దృశే దృశే చదృశే దృశే నక్తయా నక్తయాచిత్ చిదరోక్షితం పరోక్షితం దృశే దృశ ఆ ఆ రూపే రూపే అన్నం అన్నమిన్నం సైనా ఏదానీకేన అనీకేన సువిదత్ర సువిదత్రో అస్మే సువిదత్ర ఇది సోవిదత్ర అస్మే జష్టా అస్మే ఇత్యస్మే జష్టా దేవాన్ దేవాగం ఆయజిష్ట ఆయజిష్ట స్వస్తి ఆయజిష్ట విద్యా యజిష్ట స్వస్తి స్వస్తి అదబ్ధో గోపా గోపా ఉచ గోపా ఇది గోపా ఉదన పరస్పా పరస్పా అగ్నే పరస్పా ఇది పరహపా అగ్నే ద్యుమద్ ద్యుమదుత ద్యుమదిది ద్యోమద్ ఉత రేవద్ రేవద్దిదీ దిదీహీదిదీ స్వస్తిన నో దివ దివో అగ్నే అగ్నే పృథివ్యా పృథివ్యా విశ్వాయ విశ్వాయుర్ధే విశ్వాయురితి విశ్వా ఆయు దేహి విరుథాయ అనుథాయ దేవ దేవేది దేవ యత్సీమహి సీమహి దివిజాత దివిజాత ప్రశస్తం దివిజాతేది దివిజాత ప్రశస్తం తత్ ప్రశస్తమిది ప్రాశస్తం తదస్మాసు అస్మాసు ద్రవిణం ద్రవిణం ధ్యే ధ్యే చిత్రం చిత్రమిది చిత్రం యథా హోత హోతర్మనుష మనుషో దేవత దేవత యజ్ఞే దేవతాతే దేవాతాతా యజ్ఞే సూనో సూనో సహస సోనో ఇది సూనో సహసో యజాసి యజాసీతి యజాసి ఏవాన నో అద్య అద్యసమనా సమనా సమానాన్ సమానానుషన్ ఉషన్నగ్నే అగ్న ఉషత ఉషతో యక్షి యక్షి దేవాన్ దేవానిచి దేవాన్ అగ్నిమీజే దీవే పురోహితం పురోహితం యజ్ఞస్య పురోహితమిది పురహాహితం యజ్ఞస్య దేవం దేవమృత్విజం ఋత్విజమిత్యుత్విజం హోతాహకం రత్నధాతమం రత్నధాతమమితి రత్నధాతమం ఋషా సోమ సోమద్యుమాన్ ద్యుమాగుం అధి యుమానితి ద్యుమాన్ అధిషా వృషాదేవ దేవృషవ్రత వృషవ్రత ఇది వృషావ్రత వృషా ధర్మాణి ధర్మాణి దిశే అధిష ఇది దిశే సాంతపనా ఇదం సాంతపనా ఇది సాంతపనా ఇదగం హరి హవిర్మరుత మరుత సత్ తద్విజుష్టన విజుష్టమేతి విజుష్టన యుష్మాకోతీ ఊతీరిషాదస రిషాదస ఇది రిష అదస యోన నోమర్త కర్తోసవ అసవో దృఘృణాయు దృఘృణాయు స్థిర దృఘృణాయురిచి దుఃఘృణాయు స్థిరస్ సత్యాని సత్యాని మరుత మరుతో దిఘాగుం సాత్ దిఘాగుం సాతితి దిఘాగుం సాత్ గృహ పాశం పాశం ప్రతి ప్రతి సహ సముచీష్ట ముచీష్ట తపిష్టేన తపిష్టేన తపసా తపసా హంతన హంతనాతం తమిలితం సంవత్సరేణా భద్ర సంవత్సరేణాది సంవత్సరేణా వృత స్వర్కా స్వర్కా వృక్షయా స్వర్కా ఇది సు అర్కా వృక్షయా సగణా వృక్షయా ఇతరుక్షయా సగణా మానుషేషు సగణా ఇది సాగణ మానుషేష్ి మానుషేషు ఏస్మద్ అస్మత్పాశాన్ పాశాంత్ర అముంచంతో ముంచంత్రగుంహస అగుంహస సాంతపనా సాంతపనాపతిరా సాంతపనా ఇది సాంతపనా అతిరామాదయష్ణవ మాదయష్ణవ ఇది మాదయష్ణవ విప్రేహి దేవాన్ దేవాగుం ఉషద ఉషతో యవిష్ట యవిష్ట విద్వాన్ విద్వాగుం ఋతూన్ ఋతూగుం ఋతుపతే ఋతుపతే ఋతుపతయుగోపతే యజేహ ఇహేతీహ ఏ దైవ్యాహ దైవ్యా ఋత్విజ ఋత్విజస్తేభి ఏభిరగ్నే అగ్నే త్వం సగుంహోద్రేణ హోద్రేణామతి అస్యాయుజిష్ట ఆయుజిష్ట విద్యా యుజిష్ట అన్యేయద్య అద్య విష విశో అధ్వరస్ అధ్వరస్ హోత హోత పవక పవక శోచే శోచే వే వేష్ం స్వం హి హియజ్వా యజ్వేద యజ్వా యథాయజాసి యజాసి మహినా మహినావి వీయద్భూ భూర్హవ్యా హవ్యావహ వహజ విష్ట త్రివిష్టజా యాతే అద్య అద్యేత్య అన్వినా రయిం రయమశ్న్యవద్ అశ్న్యవత్పోషం పోషమేవ దివే దివే దివే దివ ఇది దివే దివే యశసం వీరవత్తమం వీరవత్తమమిది వీరవతమం రజస్థానో అమీవ రజస్థాన ఇది గజస్థాన అమీవసువిత్ అమీవేత్యమీవా వసువిత్ పుష్టివర్ధన వసువిదితి వసువిత్ పుష్టివర్ధన ఇది పుష్టివర్ధన సుమిత్ర సోమ సుమిత్రరితి సుమిత్ర సోమన నో భవ భవేతి భవ గృహమేధాస ఆ గృహమేధాస ఇది గృహమేధాస ఆగత గత మరుత మరుతో మాప అపభోదన భోదనేది భోదన ప్రముంచంతో న ప్రముంచంతగతి ప్రామంచంత నో అగుంహస అగుంహస యజ్ఞంహస పూర్వేభి హిదాశివ తదాశివ శరద్భి శరద్భిర్మరుత శరద్భిరితి శరద్భి మరుతో వయమ్ వయమితి భయం మహాభిస్సర్షణీనా మహాభిరితి మహాభి దర్శనీనామదర్శనీనా ప్రబుద్ధ్యా ఉద్భియా ఈరతే ఈరతే వహ ఓ మహాగుంసి మహాగుంసి ప్రణామాని నామాని ప్రయజ్యవ ప్రయజ్యవస్తిరధ్వం ప్రయజ్యవ ఇది ప్రయజ్యవ తిరధ్వమితి తిరధ్వం సహస్రయం దమ్యం దమ్యం భాగం భాగమేతం ఏతం గ్రహమేధీయం గృహమేధీయం మరుత గృహమేధీయమితి గృహమేధీయం మరుతో దుషధ్వం దుషధ్వమితి దుషధ్వం ఉపయం ఏతి యువతి యువతి సుదక్షం సుదక్షం దోషా సుదక్షమితి సుదక్షం దోషావస్తో వస్తోర్హవిష్మదీ హవిష్మదీ ఘృతాజీ ఘృతాజీతి ఘృతాజీ ఉపరసా స్వైనం ఏనమరవతి అలమనిర్వసూయు వసూయతి వసూయు ఇమో అగ్నే ఇమో ఇమో అగ్నే వీతమాని వీతమాని హవ్యా వీతమానీతి వీతమాని హవ్యాజస్ర అజస్రో వక్షి వక్షి దేవతాతిం దేవతాతిమిచ్చ దేవతాతిమితి దేవాతాతిం అచ్చేత్యచ్చ ప్రతిన నహీ ఏం సురధీణి సురధీణి విజంతో విజంతి విజంతో ఏనం వహ వశ్శర్ధ శర్ధో మారుతం మారుతమనర్వాణం అనర్వాణకం రథేశుభం రథేశుభమితి రథేశుభం అణ్వా అభిప్రదాయత దాయతేతి గాయత అత్యాసో నే ఏ మరుత మరుత స్వంచ స్వంతో యక్షదృశ యక్షదృశోన యక్షదృశితి యక్షదృశ అశుభయంత శుభయంత పర్యా మర్యాయమర్యా తే హర్మ్యేష్టా హర్మ్యేష్టా శిశవ హర్మ్యేష్టా ఇది హర్మ్యేష్టా శిశవో నశుభ్రా శుభ్రా వత్సాస వత్సాసో న ప్రక్రీడిన ప్రక్రీడిన పయోధా ప్రక్రీడిన ఇది ప్రక్రీడిన పయోధా ఇది పయహధా ఏషా ఏషామజ్మేషు అజ్మేషు విసురా విసురేవ ఇవ వేదతే వేదతే భూమి భూమిర్యామేషు కామేషు యత్ యద్ధ హయుంజతే యుంజతే శుభే శుభయతి శుభే తే క్రీడయ క్రీడయో ధనయ ధనయో భ్రాజదృష్టయ భ్రాజదృష్టయ స్వయం భ్రాజదృష్టయ ఇది భ్రాజదృష్టయ స్వయం మహిత్వం మహిత్వం పనయంత మహిత్వమితి మహిత్వం పనయంత ధూతయ ధూతయ ఇది ధూతయ ఉపస్వరేషు యత్ ఉపస్వరేష్పరేషు యదజిధ్వం అజిధ్వం యయిం యయిం వయ వయ ఇవ ఇవ మరుత మరుతస్కేన కేనచిత్ చిత్పథా పథేతి పథా శ్రోతంతి కోశాహ కోశా ఉప ఉపమ ఓరథేషు రథేష్వా ఆ ఘతం ఘతముక్షత ముక్షతా మధువర్ణం మధువర్ణమర్చతే మధువర్ణమి మధువర్ణం అర్చత ఇర్చతే అగ్నిమగ్నిగుం హవీమభి అగ్నిమగ్నిమిత్యగ్నిం అగ్నిం హవీమభి సదా హవీమభిరితి హవీమాభి సదా హవంత హవంత విష్పతి విష్పతిమిది విష్పతి హవ్యవాహం పురప్రియం హవ్యవాహమిది హవ్యావాహం పురప్రియమితి పురప్రియం సర్వం హి హి శశ్వంత శశ్వంతీడతే ఈడతే సృజా సృజా దేవం దేవం ఘతశ్రుతా ఘతశ్రుతేతి ఘతశ్రుతా మండిగం హవ్యాజ హవ్యాజ వోఢవే వోఢవ ఇది వోఢవే ఇంద్రాగ్ని రోచనా ఇంద్రాగ్ని ఇంద్ర అగ్ని రోచనా దివ నివ స్యథత్ స్యథత్ వృత్రం వృత్రమింద్రం ఇంద్రం వహ వో విశ్వత విశ్వతరి పరీంద్రం ఇంద్రం నర నరో విశ్వకర్మన్ విశ్వకర్మణి హవిషా విశ్వకర్మన్నిది విశ్వాకర్మన్ హవిషా వావృధాన వావృధానో విశ్వకర్మన్ విశ్వకర్మణి హవిషా విశ్వకర్మన్నిది విశ్వాకర్మన్ హవిషా వర్ధనేన వర్ధనేనేతి వర్ధనేన చతుర్థకాండే తృతీయ ప్రశ్న సమాప్తః.